Dum ka da dun dum, takum dum ka da dun dum, takum dum ka da dun dum, takum dum ka da dun dum, takum. Aha, ure Venkatesh, ila ira daru. Ade, ala koda. Dum ka da dun dum, takum dum ka takum takita takita dum ka da dun dum, takum dum ka takum takita takita. ఏ ఉందరా అది వేసుకోరా వన్ టూ ఇదిగో పాట ఫోర్ గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా గాజు తొడగలేదా గాజు ఆకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజు ఆకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము సబ్బవరం పిల్లామే సబ్బులోళ్ళం కాదా సబ్బవరం పిల్లామే సబ్బులోళ్ళం కాదా సబ్బవరం పిల్లామే సబ్బులోళ్ళం కాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్లామాది సబ్బులోళ్ళమే పిల్లామేము సబ్బవరమే పిల్లామాది సబ్బులోళ్ళమే పిల్లామేము సిరిపురం పిల్లామే సీరలోళ్ళం కాదా సిరిపురం పిల్లామే సీరలోళ్ళం కాదా సిరిపురం పిల్లామే సీరలోళ్ళం కాదా నీ సీర ఇప్పలేదా నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా సిరిపురమే పిల్లామాది సీరలోళ్ళమే పిల్లామేము సిరిపురమే పిల్లామాది సీరలోళ్ళమే పాలెం పిల్లామే మువ్వలోళ్ళం కాదా మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళ్ళం కాదా మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళ్ళం కాదా నీ కాలు చాపలేదా నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా మువ్వల పాలెమే పిల్లామాది మువ్వలోళ్ళమే పిల్లామేము మువ్వల పాలెమే పిల్లామాది మువ్వలోళ్ళమే పిల్ల